38 ప్రకరణ సింహావలోకనము. దీనికి వెనకాలి ప్రకరణాలు యతో వా ఇమాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంతి అనే వేదవాక్యం యొక్క క్రమంలో ఉత్పత్తి స్థితి ప్రకరణాలుగా వచ్చాయి. వాటిలో ప్రపంచం యొక్క ఉత్పత్తి స్థితుల గురించి చర్చించారు. పై వేదవాక్యం ప్రకారం ముందుకు పోతే యత్ప్రయణ్యభిసంవిశంతి లోకాలు దేనిలో లయిస్తాయో అది అనే వాక్యం వస్తుంది. దాని ప్రకారం ఈ ప్రకరణంలో ప్రపంచం యొక్క ఉపశమాన్ని లయాన్ని గురించి చర్చించవలసి ఉంది. కాని మనస్సు ఉన్నంతవరకు ప్రపంచం శమించదని, అందువల్ల మనస్సు యొక్క ఉపశమమే సాధించదగి ఉందని, కనుక ఈ ప్రకరణంలో మనస్సు ఉపశమించే విధానాలను వశిష్ఠ మహర్షి వివరించబోతున్నారని ఈ ప్రకరణం యొక్క పీఠికా భాగంలో చెప్పారు. అంతేగాక సిద్ధాంత చర్చాస్థితి ప్రకరణంతోనే ఇంచుమించు పూర్తయిపోయిందని, ఇక సాధనా విధానాల బోధనే మిగిలి ఉందని కూడా ఈ పీఠికలో చెప్పారు. అందుకే ఈ ప్రకరణం ప్రారంభంలో వశిష్ఠ మహర్షి తన యొక్క బోధనను పుట్టేది పెరిగేది మనస్సే అనే అంశంతో ప్రారంభించాడు. ఆ తరువాత అకర్తృత్వాన్ని గురించి కొద్దిగా వివరించి ఆ పైన రాజస సాత్విక జీవులకు మోక్షం లభించే క్రమాలను ప్రస్తావించాడు. ఆ సందర్భంగా కొందరు జీవులకు జన్మాంతర సాధనాబలం వల్ల ఈ జన్మలో ప్రత్యేకంగా గురువంటూ లేకపోయినా ఏదో విచిత్ర సంఘటన వల్ల ఆకాశం నుంచి ఉన్నట్టుండి పండు రాలిపడినట్లుగా తత్వజ్ఞానం లభిస్తూ ఉంటుందని చెప్పి దీనికి ఉదాహరణగా సిద్ధగీత అనే కథ చెప్పాడు. ఈ కథలో విదేహరాజైన జనకుడికి విహారయాత్రా సమయంలో ఎవరో సిద్ధులు పాడిన 10 పాటలు అనుకోకుండా వినిపించి ఆలోచనలను రేకెత్తించి జీవన్ముక్తిని ప్రసాదించాయి. ఈ కథ తరువాత వశిష్ఠ మహర్షి మనస్సంటే ఏమిటనే ప్రశ్నను లేవదీసి వాసనా పరిత్యాగం 2 రకాలుగా ఉంటుందని, వాటినే ధ్యేయవాసనా పరిత్యాగము జ్ఞేయవాసనా పరిత్యాగము అంటారని, అందులో ఆ ధ్యేయవాసనా పరిత్యాగం జీవన్ముక్తుడికి న్యాయవాసనా పరిత్యాగం విదేహముక్తుడికి ఉంటాయని వివరించాడు. సందర్భంగానే వశిష్ఠ మహర్షి ప్రపంచంలోని జీవులంతా ఏదో ఒక జన్మలో మనకు బంధువులే ఉంటారని, అందువల్ల ఈ జన్మలో మన చుట్టూ కనిపించే జీవుల్లో కొద్దిమంది మాత్రమే మనకు బంధువులనుకుంటూ బంధుత్వ బంధాన్ని పెంచుకోకూడదని వివరిస్తూ దీనికి నిదర్శనంగా ఆ పుణ్య పావనులు అనే సోదరుల కథ చెప్పాడు. నిజానికి ఇది పెద్ద కథేమీ కాదు. తమ తల్లిదండ్రులు ఒకేసారి ఆకస్మికంగా గతించగా తపోజీవనులైన ఇద్దరు సోదరులు చేసుకున్న తత్వ విచార చర్చనే చిన్న కథగా మలిచాడు. ఆయసర్వ్ 107. వశిష్ఠ మహర్షి దీని ద్వారా బంధుత్వ బంధాలకు అతీతంగా ఆలోచించగలగడం కూడా ఒక మోక్ష సాధనోపాయమేనని ఆయన నిరూపించాడు. ఆ తరువాత ఒక్కొక్కప్పుడు అనుకోకుండా సద్విచారణ ప్రారంభమై దానికి రవ్వంత గురుబోధతోడై ఉన్నట్టుండి బుద్ధి వికాసం చెంది ఆత్మజ్ఞానం కలిగే సావకాశం కూడా ఉందని చెబుతూ దానికి నిదర్శనంగా పాతాళలోకల్లో బలి చక్రవర్తి చేసిన తత్వచింతనను శుక్రాచార్యుల తత్వబోధను విస్తారంగా వివరించాడు. ఇక తత్వజ్ఞానాన్ని అందుకునేందుకు ఈశ్వరారాధన ఒక మంచి ఉపాయమని చెబుతూ దానికి తార్కాణంగా నృసింహ సాక్షాత్కారానంతర ప్రహ్లాద చరిత్రను వివరించాడు. బలిచక్రవర్తి కథలో కేవలం తత్వానుసంధాన విధానాలను అనన్యమైన రీతిలో ప్రతిపాదన చేసిన వశిష్ఠ మహర్షి ప్రహ్లాద కథలోకి వచ్చేసరికి భక్తిమార్గ తత్వమార్గాలకు గల అనేక అంతఃసంబంధాలను సున్నితంగా వివరించాడు. ఇక్కడే దేవతావిగ్రహ పూజ చేసేవారు సోహంభావంతో దేవపూజ చేయవలసిన విధానాన్ని వివరించాడు. ఈ సందర్భంలోనే మానవజాతిలో ముక్తి ప్రయత్న వికాసానికి దానవజాతి యొక్క అస్తిత్వం కూడా ఒక అవసరమే అని నిరూపించాడు. ఆపైన సగుణ భక్తి నిర్గుణ భక్తిగాను, నిర్గుణ భక్తి నిర్మల జ్ఞానంగాను, నిర్మల జ్ఞానం నిర్వికారాత్మానుభవంగాను పరిణతి చెందే ప్రక్రియను కూడా చక్కగా వివరించాడు. ఈ విధంగా జ్ఞాన సాధనోపాయాలను కథారూపంగా ప్రస్తరించిన తరువాత ఇన్ని సాధనల ద్వారానూ దేన్ని జయించాలని సాధకుడు ప్రయత్నం చేస్తున్నాడో అలాంటి మాయను గురించి చర్చ ప్రారంభించాడు. వశిష్ఠ మహర్షి. ఈ చర్చకు ఫలితమే గాధ మహర్షి చరిత్ర. ఇదే ఈ ప్రకరణం మొత్తానికి కేంద్ర బిందువు. ఈ కథలో గాధి అనే మహర్షికి చెరువులో స్నానం చేస్తూ ఉండగా చిన్న తూగులాగా వచ్చింది. ఆ తూగులో ఆయనకు తానొక బోయవాడుగా పుట్టినట్లు, వాడి ముసలితనంలో వాడుక మహారాజానికి రాజే రాజ్యమేలినట్లు, చివరికి కొన్ని సంకట పరిస్థితులలో అగ్నిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు కలలాంటిది వచ్చింది. అది సుమారుగా 80 సంవత్సరాల చరిత్ర. తనకు పట్టిన తూగు మహా అయితే 4 నిమిషాలు ఉంటుందేమో. ఈ 4 నిమిషాల్లో అంత పెద్ద కల ఎలా వచ్చిందా అని గాధి మహర్షి ఆశ్చర్యపడి పోయాడు. ఎంతైనా అది కలే కదా అని దాన్ని కొట్టి పరేసి తన తపస్సులో తను పడిపోయాడు. కాని అనుకోని రీతిగా తను కలలో చూసిన ఆ రాజ్యాన్ని ఆయన ఈ భూమి మీద నిజంగా చూడటం సంభవించింది. ఆ రాజ్యంలో ఎవరినడిగినా మొన్న మొన్నటి దాకా బోయవాడుకడు రాజుగా ఉండేవాడని, వాడు ఆత్మహత్య చేసుకు మరణించాడని చెబుతున్నారు. ఇదేమిటి, తనకు కలలో కనిపించిన రాజ్యం ఇప్పుడు ఇళ్లలో ఎలా కనిపిస్తోంది, దానికి ప్రజలంతా సాక్ష్యం ఎలా చెబుతున్నారు అని ఆలోచించి ఆలోచించి ఏమీ అర్థంకాక విష్ణుమూర్తి గురించి తపస్సు చేశాడు. ఆ స్వామి ప్రత్యక్షమై కాలాన్ని రూపాలొక కాలమని, మనస్కార కాలమని, తత్తాకాలమని విభాగం చేసి దానికి పెద్ద తర్కం జోడించి, నువ్వు బోయవాడిగా రాజ్యం చేయడం మాత్రమే కాదయ్యా, నువ్వు మళ్ళీ వెళ్ళి ఆ రాజ్యాన్ని చూశాననుకోవడం కూడా నీ కలే అని చెప్పి మాయమైపోయాడు. గాధమహర్షి ఈ మాటలను పూర్తిగా నమ్మలేక మళ్లీ మరోసారి ఆ రాజ్యానికి వెళ్లి చూసొచ్చాడు. ఆయసర్ 108. పూర్వం తను చూసిరావడం కలలో భాగమైతే ఇప్పుడు తనకు అది మళ్లీ ఎలా కనిపిస్తుంది ఆలోచించి అర్థం కాక మళ్లీ తపస్సు చేశాడు. ఈ మాట విష్ణుమూర్తి కనిపించి, ఒకే భ్రాంతి ఒకే కాలంలో అనేక మందికి కలిగే అవకాశం ఉందయ్యా, నువ్వు నువ్వనుకునే రాజ్య ప్రజలు ఒకే రకమైన భ్రాంతిని అనుభవిస్తున్నారు, కనుక నీదంతా భ్రాంతే డుట్ అని చెప్పి మాయమైపోయాడు. గాధమహర్షి మళ్లీ తపస్సు చేశాడు. విష్ణుమూర్తి మళ్లీ వచ్చి, నా భ్రాంతిమయ దృష్టి గలవాడికి ఒక్కొక్కప్పుడు భూతకాల వృత్తాంతం వర్తమాన కాల సన్నివేశం లాగా గోచరిస్తుందయ్యా, నీ మనస్సు ఒకనక బోయవాడి చరిత్రను స్మరించడం మాత్రమే కాక ఆ బోయవాడితో నీకు తాదాత్మ్యాన్ని కూడా అంటగట్టింది. ఈ సత్యం నీకు తార్కికంగా అర్థమైన అనుభవపరంగా నమ్మబుద్ధి కావడం లేదు. ఇది మనస్సు చేసే మోసాల్లో మరొకటి. దీన్ని అధిగమించాలంటే నువ్వు తపస్సు చేసి నీ మనస్సును పరిశుద్ధం చేసుకోవాలి అని చెప్పాడు. గాధమహర్షి తపస్సు చేసి భ్రాంతులన్నింటినీ దాటి జీవన్ముక్తుడయ్యాడు. సంగ్రహంగా ఇది కథ. పూర్వం ఉత్పత్తి ప్రకరణంలోని లీలోపాఖ్యానంలో బింబ ప్రతిబింబాలను పోలిన 2 ప్రపంచాలు ఒకే జీవికి కనిపించాయి. ఆ ప్రకరణంలోనే లవణోపాఖ్యానంలో ఒక రాజుకి కలలో కనిపించిన దృశ్యాలు ఆ తరువాత ఇలలో కనిపించాయి. ఇక స్థితి ప్రకరణంలోకి వచ్చేసరికి భార్గవోపాఖ్యానంలో శుక్రాచార్యుడు తన శరీరాన్ని తనే తగలబెట్టుకున్నాడు. ఇక్కడ ఈ గాధీ చరిత్రలో ఆ 3 కథలను కలిపేశాడు వశిష్ఠ మహర్షి. లీలోపాఖ్యానంలో లీలాదేవికి బింబ ప్రతిబింబాల వంటి ప్రపంచాలు కనిపించటానికి కారణం సరస్వతీదేవి యొక్క వరప్రభావం అన్నారు. లవణ చరిత్రలో ఎక్కడో అడవిలో నిజంగానే జరిగిన ఒకనొక సన్నివేశం లవణ మహారాజుగారికి కలగా వచ్చిందని, దానికి కారణం దేవేంద్రుడు పంపిన గారడివాడి ప్రభావమేనన్నారు. భార్గవోపాఖ్యానంలోని సంఘటనలకు ఆయనగారి అద్భుత తపస్సే కారణమన్నారు. గాధి చరిత్రలోకి వచ్చేసరికి విష్ణుమూర్తి 3 సార్లు వచ్చి 3 రకాల సమాధానాలు చెప్పాడు. మొదట, నువ్వు బోయవాడుగా రాజ్యం చేయటం మాత్రమే కాదు మళ్లీ వెళ్లి చూసిరావటం కూడా కలే అన్నాడు. 2వసారి, నీకు ఆ రాజ్య ప్రజలకు ఒకే కాలంలో ఒకే రకమైన భ్రాంతి కలిగిందన్నాడు. 3వసారి, ఎక్కడో జరిగిన బోయవాడి కథను నీ కథగా నీ మనస్సు నీకు చూపించింది. ఇది నీ మనస్సు చేసిన మోసం, తపస్సుతో నీ మనస్సును పరిశుద్ధం చేసుకో అన్నాడు. ఎంతైనా గాధీ తపస్మీలి గనుక విష్ణుమూర్తి మాట మార్చేస్తున్నాడని పోట్లాడలేదు. ఆయన చెప్పింది అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాడు. వెనుకటి కథల్లో ఉన్నట్టుగా గాధీ కథలో సరస్వతీదేవి, దేవేంద్రుడు వంటి దేవతల ప్రవేశం లేదు. అతను మనవంటి సామాన్య సాధకుడు. అలాంటివాడికి మాయా అంటే ఏమిటో తెలియాలి. అలాంటి తెలివి, అలాంటి అవగాహన వరాల ద్వారా సాధ్యమయ్యే విషయం కాదని చెప్పడం కోసమే వశిష్ఠ మహర్షి విష్ణుమూర్తిని 3 సార్లు తిప్పి, వరాల కోసం కాకుండా మనశ్శుద్ధి కోసం తపస్సు చేయవయ్యా అని చెప్పించాడు. ఆ తపస్సు వల్ల విష్ణుమూర్తి సమాధానాల్లోని సమన్వయం ఆ మహర్షికి అర్థమైంది. మనమంతా మన జీవితంలో కొంత భాగం మెలకువ అని, అది సత్యమని, మరికొంత భాగం కల అని, అది అసత్యమని నమ్ముతున్నాం. ఈ నమ్మకం తప్పు గనుకనే మనకు తత్వం అనుభవంలోకి రావడం లేదు. అందుకే విష్ణుమూర్తి, నీ అనుభూతులన్నీ నువ్వు ఆ రాజ్యానికి వెళ్లి చూసి రావటం అనే అనుభూతితో సహా, అన్నీ భ్రాంతులే అని చెప్పాడు. అందుకో లేదు గాధి. అందుకే విష్ణుమూర్తి 2వసారి వచ్చినప్పుడు ఆ విషయాన్నే కొంచెం ఆయసర్. 109 మార్చి నీకు ఆ బోయవాడి రాజ్యం వాళ్లకి, అందరికీ ఈ ప్రపంచం సత్యం లాగానే కనిపిస్తోందయ్యా. ఇది అందరికీ కలిపి కలుగుతున్న భ్రాంతి కనుక ఈ ప్రపంచంలో ప్రతి అనుభవమూ భ్రాంతే అని చెప్పాడు. మళ్లీ అందలేదు గాధికి ఈ మాటు విష్ణుమూర్తి ఇంకొంచెం క్రిందికి దిగివచ్చి, నువ్వు కాని దేహాన్ని నువ్వుగా భావించడమే భ్రాంతికి మూలమయ్యా. అందువల్లే నువ్వు కాని బోయవాణ్ణి నువ్వుగా భావన చేసేసుకున్నావు అని చెప్పాడు. గాధికి అర్థమయ్యి కాకుండా ఉంది. ఈ దుస్థితికి మందుగా తపస్సు చేసి మనశ్శుద్ధిని సాధించమన్నాడు విష్ణుమూర్తి. ఈ విధంగా వెనుకటి లీలోపాఖ్యాన, లవణోపాఖ్యాన, భార్గవోపాఖ్యానాల పునరుక్తి లాగా కనిపించే ఈ కథలో ఆ 3 కథల సమన్వయాన్ని, 3 సమాధానాల సమన్వయాన్ని వశిష్ఠ మహర్షి శిల్పసుందరంగా ప్రదర్శించాడు. ద్వారా మనం నిత్యమూ అనుభవిస్తున్న జాగ్రత్ ప్రపంచానికి కూడా ఇలాంటి సమన్వయమే సరిపోతుందని వశిష్ఠ మహర్షి నిరూపించాడు. ఈ నిరూపణ కోసం ఏ దివ్యశక్తులు లేని సామాన్య సాధకుడైన గాధిని ఆయన స్వీకరించాడు. తద్వారా ఈ బోధ అంతా మనబోటి సామాన్యులందరికీ సమంగా సమన్వయిస్తుందని సూచించాడు. అంతేగాక ఈ కథలోని పాత్రల పేర్లన్నీ అంతరార్థ గర్భితంగా ఉండేటట్టే పెట్టాడు. ఆ విశేషాలను ఆ కథ చివర్లో చెప్పుకున్నాం కనుక ఇప్పుడు మళ్లీ ఆ ప్రస్తావన చేయటం లేదు. ఇలా ఈ ఉపశమ ప్రకరణానికి కేంద్ర బిందువు వంటి గాధీ చరిత్రలో మాయా అనే వ్యాధికి తపస్సే మందని వశిష్ఠ మహర్షి తేల్చి చెప్పాడు. అందుకే ఆ పైన ఆ మహర్షి చిత్త నిరోధమే అసలైన తపస్సు అని వివరిస్తూ ఉద్దారక చరిత్ర అనే చిన్న కథ ద్వారా ఓంకారోపాసన విధానాన్ని విస్తారంగా వివరించాడు. ఆ సందర్భంలోనే సత్తాసామాన్య స్థితి అంటే ఏమిటో వివరించాడు. ఆ తరువాత ఆ సత్తాసామాన్య స్థితిని అందుకున్న జీవన్ముక్తులు సమాధి ప్రధానులుగా ఉంటారా, వ్యవహార ప్రధానులుగా ఉంటారా అనే చర్చ లేవదీసి వారు ఎలా ఉన్నా ఒకటే అని తీర్మానం చేశాడు. అందుకు నిదర్శనంగా సురఘు పరిఘులనే రాజుల జీవన్ముక్త వ్యవహారాన్ని చిన్న కథగా చెప్పాడు. ఆ తరువాత మనస్సును మనస్సుతోనే జయించుకునే ప్రక్రియలో సాధకుడికి మంచి పట్టుదల కావాలి అని చెబుతూ దానికి నిదర్శనంగా భాష విలాసోపాఖ్యానమనే కథకాని కథను చెప్పాడు. ఆ తరువాత మనస్సు మానవులకు అంతస్సంగాన్ని ఎలా కలిగిస్తుందో, మనస్సు యొక్క విలాసాలు ఎలా ఉంటాయో వివరించి దాన్ని లొంగదీసుకునేందుకు యోగము, జ్ఞానము అనే 2 ఉపాయాలు ఉన్నాయి అన్నాడు. యోగ ప్రక్రియల్లో భాగంగా 14 ధ్యాన ప్రక్రియలను, తద్వారా ప్రాణస్పంద నిరోధాన్ని బోధించాడు. ఆ తరువాత జ్ఞాన సాధన ప్రక్రియలను వివరిస్తూ వాటికి ఉదాహరణగా వీతహవ్య మహర్షి సాధనా కథను చెప్పాడు. ఈ కథలో కాలం ఎలాంటిదో, దేశం అలాంటిదే అని, ఈ ప్రపంచమంతా ఒక కల్పనలో మరో కల్పనలాగా, ఒక కలలో మరో కలలాగా సాగుతూ ఉంటుందని, అందువల్ల ఈ ప్రపంచంలో సత్యత్వం లేసమాత్రంగా కూడా ఉండటానికి వీల్లేదని నిరూపించాడు. ఈ సందర్భంగానే మనోనాశమనేది 2 రకాలుగా ఉంటుందని, అందులో జీవన్ముక్తులది సరూప మనోనాశమని, విదేహముక్తులది అరూప మనోనాశమని వివరించాడు. ఆ తరువాత సంసార వృక్షానికి గల బీజ పరంపరను విశ్లేషిస్తూ ఆత్మవిచారణ, ప్రాణస్పంద నిరోధము, వాసనా పరిత్యాగము అనే ఉపాయాల ద్వారా సంసార బీజాలను నిర్మూలించుకోవాలని, దానివల్లే ఆయసర్వ్. 110 మనస్సు పరిపూర్ణంగా ఉపశమిస్తుందని వివరించాడు. దీనితో ఉపశమ ప్రకరణం ముగిసింది. ఈ సింహావలోకనాన్ని బట్టి ఈ గ్రంథం యొక్క ప్రారంభంలో వచ్చిన వైరాగ్య ప్రకరణము, మముక్షు వ్యవహార ప్రకరణము అనేవి ఈ గ్రంథానికి పీఠిక వంటివని, ఆ తరువాత వచ్చిన ఉత్పత్తి ప్రకరణ, స్థితి ప్రకరణాలలో సిద్ధాంత భాగ చర్చ జరిగిందని, ఇక ఈ ఉపశమ ప్రకరణంలో సాధన భాగ చర్చ కూడా పూర్తయిందని మనకు స్పష్టంగా తేలుతోంది. ఇప్పటికీ ఇంచుమించు 17,000 శ్లోకాల గ్రంథం పూర్తయింది. చెప్పవలసిన విషయమంతా అయిపోయినట్టే కనిపిస్తోంది, కాని ఇంకా 15,000 శ్లోకాల నిడివి గల నిర్వాణ ప్రకరణం ఎదుర మిగిలిపోయి ఉంది. ఇంకా మనకు తెలియకుండా మిగిలిపోయిన విషయమేమిటి? రాబోయే ప్రకరణంలో దాన్ని మహర్షి ఎలా వివరిస్తాడు అనే విషయాలు తెలుసుకునేందుకు మనం ఇక ఆ నిర్వాణ ప్రకరణంలోకి ప్రవేశిద్దాం. ఆయసర్వ్. 111